ಸ್ವಾ ಗಣಪತಿಗಂ ಭವಾನಹೇ ಕವೀನಾಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆಶ್ವಸಾಧನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾ ಶಂಕರಾಚಾರ್ಯಮ್ಯಮಾನ್ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಮಸ್ಕೃತ್ಯೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ತಪೋಜಯಮುದೀರಯೇತ್. ಶ್ರೀ ಭಗವಾನ್ ವಾಚ ಅಶೋಚ್ಯಾನನ್ವಶೋಚಸ್ತ್ವಂ ಜ್ಞಾವಾದಾಂಶ್ಚ ಭಾಷಸೆ ಗತಾಸು ನ ಗತಾಸುಂಶ್ಚ ಶೋಚಂತಿ ಪಂಡಿತಾಃ. ಸೋ ಅಶೋಚ್ಯಾನ್ ವಂ ಅನ್ವಶೋಚ ಅಂದೇ ಶೋಕಿಂಪದಗಿನ ಶೋಕಿಂಪದಗನಿ ವಾರಿಣಿ ಗುರಿಂಚಿ ನೀವು ಶೋಕಿಸ್ತುನ್ನಾವು. ಗತಾಸೂನ್ ಅಗತಾಸೂಂಶ್ಚ ಮರಣಿಂಚಿನ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬಳು ಉಂಟಾಡು, ವಾಡಿ ಗುರಿಂಚಿ ಮನಂ ದುಃಖಿಸ್ತಾ ಉಂಟಾಂ. అలా దుఃఖించాల్సిన అవసరం ఏం లేదు, అయినా నువ్వు దుఃఖిస్తున్నావు. జీవించి ఉన్న వ్యక్తి ఇంకొకడు ఉంటాడు, వాడి గురించి దుఃఖిస్తూ ఉంటాడు. ద పర్సన్ మే నాట్ బి నోయింగ్ దట్ యు ఆర్ గ్రీవింగ్ అబౌట్ హిమ్. సో సపోజ్ సంబడి ఈజ్ ఇన్ అమెరికా అండ్ యూఆర్ వరీడ్ అబౌట్ హిమ్, హీ డజంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ వరీడ్ అబౌట్ హిమ్. హీ విల్ బి డ్యాన్సింగ్ అండ్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దేర్, వెరాస్ దిస్ జెంటిల్మన్ వరీస్ హియర్, హీ గ్రీవ్స్ ఓవర్ హిమ్. సో దిస్ వే, So this way what happens about people who have already left this world and about those who are alive and who are around us, we have all kinds of occasions to grieve over these people. Gatasun agatasunscha. So it is not that Arjuna is worried about those people that are going to be killed. He is equally worried about those people that are going to remain with him also. So it has become a kind of a habit and it has become a part of life to grieve, to feel miserable. So this is there in our life. This is experienced by everybody. So then I am speaking in English. No, I did not forget. I was speaking in English just to feel, to make one or two people comfortable. So this has become a habit in our life, and so we have to come out of this habit. We try to come out of misery, but we try in all kinds of ways. Sometimes our effort to come out of sorrow is outright meaningless and hence it doesn't give any result. And sometimes the result is very superficial, the effort is very superficial. It doesn't touch the core of the issue and hence the sorrow comes back. It seems to go away temporarily and it comes back. So you have to address the issue of sorrow in a more fundamental way. And so for that, one should recognize this basic fact. For example, as long as you think that your sorrow is caused by your neighbor or some of your family members or the boss and other people in the office or the local government and party or the local community. So as long as you think that the cause of your sorrow is outside, or you think your sorrow is caused by stars and planets and spirits, this is another problem. Spirits, bhuta preta, pishacha, yaksha, shakini, dakini, Damaruka, and Ilaga, there is a huge list. So they cause the sorrow for us. So as long as you think that the cause of your sorrow is outside, outside means it may be the people around, or it may be above, or it may be even doors and windows, their mutual configuration, etc. This is another way people look at it. There may be some kind of empirical correlation, I am not against it, and you may readjust it also. But finally you will come back into your mode, sorrow mode, with a small gap. So as long as you think that the cause of your sorrow is outside, you are not a student of Vedanta. You may address the outside issues. For example, somebody may think that his sorrow is caused by the present government, and therefore he may work to change the government. Possible. So any kind of attitudes are there. Somebody may think that the planets caused sorrow to him. Therefore, he tries to manipulate the attitude of planets towards him, the attitude of stars towards him. And if spirits are causing sorrow to me, then I will do something about those spirits, either drive them away or please them so that they will not cause sorrow to me. So this is how all kinds of efforts are possible. They do it also. But there is a big but. If you think that, if you agree to this basic premise, this basic thesis, namely, your sorrow is caused by your ignorance, the ideas that you hold on to, the prejudices, the concepts, and the thinking patterns that you have, and the lack of synchrony between actions and knowledge. So, in life, there are two flows. One is a flow of karma, karma dhara. You'll be doing all kinds of things from morning to the night. Then there is a jnana dhara, knowledge. You'll be knowing a number of things. For example, when you walk, so suppose an intoxicated person walks, then what happens? So when there is a dip in the ground, he puts the step normally and falls in it. When the ground is normal, he raises his foot very carefully and puts there. This is how an intoxicated person walks. What is the problem? Why, what happened there? The problem is, we see and put the step, right? So the seeing and moving, they are synchronized when we walk. When the fellow consumes excessive alcohol, then the synchronization between seeing and movement is disturbed. He sees something, and movement and seeing, there is a disturbance between the two. What is not there, he sees. Or what is there, he fails to see, and therefore his movement and his knowledge, they are in a disharmony, and therefore he suffers. So this is how we suffer. There is a flow of actions in our life, there is flow of knowledge in life, and our actions are not based on knowledge. Most of the time our actions are based on superstitions, misunderstanding, wrong concepts, and the wrong ideations, and therefore we suffer. So if you can bring synchrony between the flow of action and the flow of knowledge, then you will not have any suffering. You will have some obstacles, some problems, but you will overcome them. That is what is meant by a flow of synchrony. While walking, suppose you see an obstacle, what you will do? You will not go and hit it. You will carefully go around it or go above it. Kabatti ee vidhanga jeevitamlo karma dharaki jnana dharaki madhyana oka samatva santulanam undalsi untundi. Aa santulanamu, so iki samasya kabatti jeevitamlo unde shokamu ane samasyaki moolamu ajnanamu. Meekunna bhavajalamlo meekunnatuvanti abhiprayallo ekkado dosham unnadi. ఆ కారణంగా మానవుడు దుఃఖిస్తున్నాడు. ఇది అంగీకరించడానికి సిద్ధపడాలి. ఇది అంత తేలిక కాదు. నీ అజ్ఞానం కారణంగా నువ్వు దుఃఖిస్తున్నావు అంటే వాడు ఒప్పుకోడు. వాడు, నేను దుఃఖిస్తున్నది అదో వాడు మూలంగా నేను దుఃఖిస్తున్నాను అని అంటాడు, లేకపోతే ప్లానెట్స్ మూలంగా నేను దుఃఖిస్తున్నాను అని అంటాడు, నా భార్య మూలంగా నేను దుఃఖిస్తున్నానో, అయితే మా అత్తగారి మూలంగా నేను దుఃఖిస్తున్నానో, మా అబ్బాయి మూలంగా కుమారుడు మూలంగా నేను దుఃఖిస్తున్నానో ఇలాగంటాడు తప్పించి నా అజ్ఞానం కారణంగా నేను దుఃఖిస్తున్నాను అని వాడు ఎన్నడూ ఒప్పుకోడు. ఏనాడు అజ్ఞానాన్ని అంగీకరించాడో ఆనాడే హీ హాజ్ ఆల్రెడీ టేకెన్ ది వెరీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ప్రోగ్రెస్. కాబట్టి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే అశోచ్యాన్ అన్వశోచ, ఎక్కడ శోకించనక్కర్లేదో అక్కడ శోకిస్తున్నావు, కర్మ ప్రజ్ఞావాదమశ్చ భాషసే, ప్రజ్ఞ గలవాడు చెప్పాల్సిన మాటలు పలుకులాడుతున్నావు కానీ ప్రజ్ఞ గలవాడవు కావు. నువ్వు చాలా తెలివైన వాడిలా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటండి, తెలివైన వాడివి కావు అని అర్థం. కాబట్టి ప్రజ్ఞ లేదు కనుకనే శోకము వచ్చినది జీవితంలో అని ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, కనుక శోకము అనే సమస్య జీవితంలో ఉంది, దాంట్లో తప్పేం లేదు, ప్రతివాడికి ఉంది. ఇప్పుడు ఏలినాటి శని అంట, ఏలినాటి శని ఎంతకాలం ఉంటుంది, 7 ఏళ్ళు ఉంటుంది ఒక మనిషి జీవితంలో, 7 ఏళ్ళు ఉంటుంది మనిషి జీవితంలో, 7 ఏళ్ళే దుఃఖిస్తాడంటారా? ఒక ఆయన 80 ఏళ్ళు బతికాడు అనుకోండి, 7 ఏళ్ళే దుఃఖించి మిగతా 73 ఏళ్ళు హ్యాపీగా ఉంటాడా? ఐసానహి నిజానికి జ్యోతిషంలోనే ఏమని చెప్తారంటే శని చేసిన మంచి ఇంకే గ్రహం చేయదని చెప్తారు. కాబట్టి మరి ఇంకేమైనా, కాబట్టి మన అజ్ఞానమే మన దుఃఖమునకు హేతువు, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. సో ముఖ్యంగా దేహం దగ్గరికి వచ్చేప్పటికీ మరణము అనే సమస్య ప్రధానంగా దాన్ని కన్సిడర్ చేస్తున్నాము. అసలు ఇక్కడ మరణాన్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారంటే దుఃఖం, ఏదో ఒక దుఃఖాన్ని మనం తీసుకుని అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఏ దుఃఖాన్ని విశ్లేషణ చేయాలి? ఒకటి డబ్బు పోయింది, ఆ దుఃఖాన్ని తీసుకుని విశ్లేషణ చేయొచ్చు, అయితే ఇంకొకటికి ఆరోగ్యంలో తేడా వచ్చింది, దాన్ని బట్టి విశ్లేషణ చేయొచ్చు. ఈ విధంగా అనేక దుఃఖాలు ఉన్నాయి, ఏదో ఒక దాన్ని మనం ఉపమానంగా తీసుకుని వాటిని మనం చర్చ చేయవచ్చు. కానీ దుఃఖములన్నింటిలోకి వియోగ దుఃఖము, అందులో మరణం వల్ల కలిగే వియోగ దుఃఖము అది చాలా తీవ్రమైన దుఃఖము అని చెప్పి దాని గురించి కనుక ఒక వ్యవస్థ, ఒక అవగాహనని మనం తెచ్చుకోగలిగితే మిగతా దుఃఖాలని మనం తేలికగా మనం పరిష్కరించుకోగలుగుతాము అనే అభిప్రాయం. అదే అభిప్రాయం, పెద్ద సమస్యని మనం అధిగమించగలిగితే చిన్న చిన్న సమస్యల్ని ఆ తెలివితేటలతో మనం తేలిక ముందుకు దాటేయగలుగుతాము. అందుగురించే గతాసూన్ అని మరణించిన వ్యక్తి గురించిన దుఃఖానికి ప్రాధాన్యం ఇచ్చి అక్కడ కనుక నువ్వు తెలివితేటలు ఉపయోగించి జ్ఞానంతో బయటపడగలిగితే ఇంకా మిగిలిన జీవితకాలంలో వచ్చేటువంటి మిగిలిన చిన్న చిన్న దుఃఖాలు ఉంటాయి చూసారా, వాటిని తేలిగ్గా నువ్వు అధిగమించవచ్చు అని చెప్తాడు శ్రీకృష్ణుడు తర్వాత. ఇక్కడ మటుకు ప్రధానంగా మరణ దుఃఖాన్ని విశ్లేషణ చేస్తాడు. మరణం ఒక్కటే కాదు, జీవితంలో ఇంకా ఉంటాయి కదా దుఃఖాలు అంటే దానికి ఎదర మనకి మాత్రాస్పర్శాస్తు అనే శ్లోకం దగ్గర దాన్ని విశ్లేషణ చేస్తాడు. సో అదొక సందర్భం. కాబట్టి మరణము అనే చోట ఏమిటి మరణించేది అనే అభిప్రాయం స్పష్టంగా తెలియని కారణంగానే మానవుడు దుఃఖిస్తూ ఉంటాడు. మరణం అన్నది మరణ సమయంలో దుఃఖాన్ని కలిగిస్తుంది, తాను మరణించేప్పుడు భయపడుతూ, భయం అంటే దుఃఖమే కదండి, తాను మరణించేప్పుడు అయ్యో నేను నిర్మాణం చేసుకున్నటువంటి వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది అని భయపడుతూ మరణిస్తాడు. మరణించబోయే ముందు మరణం గుర్తుకొచ్చినప్పుడు అలా భయపడుతూ దుఃఖాన్ని అనుభవిస్తాడు. తన చుట్టుపక్కల వాళ్ళు మరణించినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది మరణం అన్నది ఆల్ ది వే మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటంటే మరణము అనే అంశంలో సరైనటువంటి అవగాహన లేకపోవటయే. సో మరణము అసలు డెత్, వాట్ యు మీన్ బై డెత్, వాట్ ఈజ్ ఇట్ దట్ డైస్? యు సీ సంథింగ్ డైస్ అని నువ్వు చెప్పదలు, ఏదో ఒకటి అక్కడ మరణించేది ఒకటి ఉంది అని నువ్వు అన్నట్లయితే దెన్ వాట్ ఈస్ దట్ దట్ డైస్ అని, ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ ఓన్లీ ది బాడీ డైస్ అండ్ ది లైఫ్ డస్ నాట్ డై, ది కాన్షియస్నెస్ డస్ నాట్ డై, ద రియాలిటీ డస్ నాట్ డై. అదొక పాయింట్. తర్వాత వాట్ ఈస్ బోర్న్ మస్ట్ డై అండ్ ఇట్ ఈస్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఇన్ ఏ వే, అది కూడా యాక్సెప్టబుల్ కాదు, కొంచెం జాగ్రత్తగా చూస్తే యాక్సెప్టబుల్ కాదు. కానీ గతానుగతికో లోక అందరూ వాడు పుట్టాడు పుట్టాడు పుట్టాడు ఉన్నారని మనం కూడా అన్నాం, అంతే ఏ పుట్టడం అనే మాటకు అర్థం లేదు అసలు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ అబ్సల్యూట్లీ ఫెయిల్ టు అప్రిషియేట్. వాట్ డూ మీన్ బై బర్త్? హూ ఈస్ బోర్న్? వెన్ ఈస్ బోర్న్? వాట్ ఈస్ బోర్న్? ఒక్క పిసరు ఓపిక జాగ్రత్తగా ఆలోచిస్తే, సపోజ్ ఐ గో ఫ్రమ్ దిస్ రూమ్ టు నెక్స్ట్ రూమ్, సో ఐఎమ్ డెడ్ టు దిస్ రూమ్ అండ్ ఐఎమ్ బోర్న్ ఇన్ దట్ రూమ్. ఈజ్ ఇట్ ది వే టు లుక్ ఎట్ థింగ్స్? సో వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? సో హూ ఈస్ బోర్న్ అండ్ వాట్ ఈస్ బోర్న్? ది చైల్డ్ ఈజ్ ఇన్ ది మదర్స్ వూంబ్ అండ్ నౌ హీ ఈజ్ ఆన్ ది బెడ్ ఆర్ ఇన్ ది క్రాడెల్. వాట్ ఈస్ బోర్న్? వేర్ ఈస్ బోర్న్? విచ్ ఈస్ బోర్న్? సో ఎర్లియర్ దిస్ బర్త్ యాజ్ అన్ ఈవెంట్ వాజ్ కంట్రోల్డ్ బై న్యాచురల్ ఫ్యాక్టర్స్. నవేడేస్ వాట్ ఎవర్ యూ కాల్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ దిస్ అండ్ దట్, ఈవెన్ దట్ ఆల్సో ఇట్ ఈస్ టేకన్ అవే ఫ్రమ్ నేచర్ అండ్ దీస్ పీపుల్ డిసైడ్ వెన్ హీ హ్యాస్ టు టేక్ బర్త్ అండ్ ఆల్ దట్. హౌ హీ హ్యాస్ టు టేక్ బర్త్ ఆల్సో దీస్ పీపుల్ డిసైడ్. వెన్ హీ హ్యాస్ టు టేక్ బర్త్ దీస్ పీపుల్ డిసైడ్. సో నౌ ఈవెన్ నేచర్, యూ డోంట్ అలౌ నేచర్ టు డూ ఇట్స్ జాబ్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ వాట్ ఈస్ బీయింగ్ డన్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఐ డోంట్ నో. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఇన్ మెనీ కేసెస్ ఇట్ మే నాట్ బి రైట్ ప్రాబబ్లీ. డాక్టర్స్ నో బెటర్. బట్ ఇన్ ఎ వే యూ ఆర్ టేకింగ్ అవుట్ ది చైల్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ పుటింగ్ ఇన్ ది నెక్స్ట్ ప్లేస్. ఓ వాట్ యూ మీన్ బై బర్త్? సో ది ఈవెంట్ ఈవెన్ దట్ లాస్ట్ దట్ స్మాల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అసోసియేటెడ్ విత్ ది ఈవెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ గాన్ ఓవర్. సిజేరియన్ ఆపరేషన్ రిమూవ్డ్ వాట్ ఎవర్ లిటిల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఈవెంట్ కాల్డ్ బర్త్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ది బాడీ విచ్ ఈస్ బోర్న్ ఇఫ్ ఎట్ ఆల్, అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ ది బాడీ విచ్ డైస్. ది లైఫ్ ఈస్ నాట్ బోర్న్, కాన్షియస్నెస్ ఈజ్ నాట్ బోర్న్, రియాలిటీ ఈజ్ నాట్ బోర్న్, అండ్ దేర్ఫోర్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డై. తర్వాత దేహము మరణించలేదనుకోండి, అన్ని సమస్యలే. నిన్న మీకు మనవి చేశాను ఆ విషయం. తర్వాత ఇంకొకటి, వన్ మోర్ వెరీ ఫండమెంటల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, అశోచ్యానంద శోచస్వం దగ్గర యు సీ యూ ఆస్క్ ఏ పర్సన్ ఈస్ క్రైమ్, సంబడీ హీస్ డెడ్ అండ్ దెన్ ఫోర్ హీస్ క్రైమ్. యు సీ నౌ ఈజ్ ఇట్ ది ఫస్ట్ టైమ్ దట్ హీఈస్ ఫేసింగ్ డెత్? నో. ఇన్ఫ్యాక్ట్ వీ సీ డెత్ ఆల్ అరౌండ్ అస్. మిలియన్స్ డై, మిలియన్స్. వీ కేర్ టూ హూట్స్ అబౌట్ ఆల్ దట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ది డెత్ యాజ్ అన్ ఈవెంట్ దట్ కాస్డ్ సారో. యాజ్ అన్ ఈవెంట్ డెత్ డజంట్ కాజ్ సారో. ఎస్టర్డే ఇన్ కశ్మీర్ 18 బిఎస్ఎఫ్ జవాన్స్ వర్ కిల్డ్ అండ్ ఆల్ అవర్ పొలిటీషియన్స్ ఆర్ బిజీ డిస్ట్రిబ్యూటింగ్ పొజిషన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఐఎమ్ ఎ సాధు సిట్టింగ్ ఇన్ వన్ కార్నర్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ దోస్ జవాన్స్. వెరాజ్ అమాంగ్ అవర్ క్యాబినెట్ వన్ ఆర్ టూ పీపుల్ ఆర్ యాంగ్రీ అండ్ అన్హ్యాపీ దట్ సర్టన్ క్యాబినెట్ పోస్ట్ వర్ నాట్ గివెన్ టు దెమ్. సో డెత్ డజంట్ కాజ్ సారో టు ఎనీబడి. దెర్ ఈస్ డెత్ ఆల్ అరౌండ్ అస్. సో ఓన్లీ ఇట్ ఈస్ యువర్ అటాచ్మెంట్ దట్ కాజెస్ సారో, నాట్ డెత్. మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటే శవాలు వెళ్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇదో శకున శాస్త్రం, ప్రయాణం చేసేప్పుడు శవదర్శనం అయితే శుభం అది. ఇదో శాస్త్రం. ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాను, మీకు చెప్పేశాను, మీకు ఉపయోగపడుతుందేమో చూసుకోండి. అట్లీస్ట్ మీరు బెంగ పెట్టుకోకర్లేదు. అట్లీస్ట్ అయ్యో ఇదేమిట్రా మనం ప్రయాణంలో వెళ్తుంటే ఇదేదో వచ్చిందని బెంగ అయితే పెట్టుకోకర్లేదు. అది శుభం అది. తర్వాత ఈ వీధిలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. కుక్క శకునం చాలా మంచిది. ఇది కూడా నా దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే కుక్క మీరు శకునం తక్కువని వస్తుంది, అదే అక్కడే ఉంటాయి కదా అవి. దే ఆర్ ఆల్రెడీ డే అరౌండ్. సో అది కరవలంతసేపు అది వస్తే మంచి శకునం. ఎనీవే, సో ఇట్ ఈస్ నాట్ ది డెత్ విచ్ కాజెస్ సారో ప్లీజ్ మైండ్. ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ ఆఫ్ ది పర్సన్ టువర్డ్స్ దట్ అదర్ జెంట్లీమన్ ఆర్ పర్సన్ విచ్ కాజెస్ సారో. సో నౌ ఈజ్ దిస్ అటాచ్మెంట్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్? నో. నిన్న చూసాం మనం క్లాసులో. కాబట్టి ఈ విధంగా, సో కాబట్టి సాధకుడికి చెప్పేది ఏమిటంటే, నేను ఈ దేహము అనేటువంటి అజ్ఞానాన్ని పక్కన పెట్టి తన స్వరూపాన్ని తాను తెలుసుకున్ననాడు మానవునకు మరణ భయం ఆమడ దూరంలో ఉంటుంది. జ్ఞాని ఆత్మజ్ఞానము అనే చాలా ఉన్నత స్థితి అంతవరకు వెళ్ళనేక్కర్లేదు. ఒక్క పిసరు వివేకం కనుక కలిగి ఉన్నట్లయితే మహాత్ములతోటి సంగం చేసి శ్రవణం చేసి, ఒక పిసరంత శ్రవణం, ఒక పిసరంత భక్తి, కొద్దిపాటి శరణాగతి అంటే ఏమిటో గమనించి ఆ మాత్రం ఉంటే కూడా వాడు మరణానికి భయపడడు. తన మరణానికి ఎప్పుడైతే భయపడడో, తనకు చెందిన వ్యక్తి మరణించినప్పుడు కూడా తాను ఆ ఈవెంట్ని, ఆ ఘటనని తేలికగా దాన్ని అధిగమించగలుగుతాడు. కాబట్టి మరణం గురించి భయపడుతూ కూర్చోవడం అన్నది, తన మరణం గురించి కానీ తనకు కావలసిన వాళ్ళ మరణం గురించి కానీ భయపడుతూ కూర్చోవడము, తర్వాత ఒక వాల్యూ డెవలప్ చేయటం, ఏ వాల్యూ ఇస్ క్రియేటెడ్, ఏ మెంటల్ వాల్యూ ఇస్ క్రియేటెడ్, ద వాల్యూ ఈజ్ ఐ షుడ్ లివ్ లాంగర్, ఆల్ మై కంపానియన్స్ షుడ్ లివ్ లాంగర్ అండ్ ఐ షుడ్ బి హ్యాపీ, ఆల్ మై కంపానియన్స్ షుడ్ బి హ్యాపీ, నోబడీ షుడ్ డై, నోబడీ షుడ్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. కమాన్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపీ, యు ఆర్ బౌండ్ టు సఫర్. అసలు దట్ ఈస్ నాట్ ది వే టు అప్రోచ్ లైఫ్. వీ అప్రోచ్ లైఫ్ దట్ వే అండ్ దేర్ ఫోర్ వీ సఫర్. దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టెలింగ్, కర్మధార జ్ఞానధార. సో కర్మధార ఈజ్ ది ఫ్లో ఆఫ్ కర్మ ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్, ది ఫ్లో ఆఫ్ యువర్ థింకింగ్, యువర్ వాల్యూస్, సో యువర్ థాట్ ప్యాటర్న్స్ ఈజ్ ఇన్ అనదర్ డైరెక్షన్. దేర్ ఈజ్ నో సింక్రోనీ బిట్వీన్ ది టూ. సో ది పీపుల్ ఆర్ బౌండ్ టు సఫర్. కాబట్టి హే అర్జున, గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత. విద్వాంసులు, మహాత్ములు మరణము జన్మ అవి అసలు పెద్ద విషయాలే కాదు. నేను మీకు దృష్టాంతం ఇంతకుముందు చెప్పానో లేదో, ఓ మహాత్ముడికి సన్యాసి రోజు ఎవరో భిక్షిస్తూ ఉండేవారు, క్యారీర్లో ఇస్తుంటే ఓ రోజు క్యారేజ్ ఓపెన్ చేసేప్పటికీ దాని నిండా చాలా మధుర పదార్థాలు, చాలా దివ్యమైనటువంటి ఆహారం అంతా ఉంది. ఆయన శుభ్రంగా ఫోన్ చేసి ఆ క్యారీర్ తీసుకొచ్చిన వాడిని అడిగాడు, ఏమిటో ఇంత బాగుంది క్యారీర్ ఇవాళ, ఏమిటి వాట్ ఈస్ స్పెషల్ అని. అంటే ఆయన చెప్పాడు, వాళ్ళ ఇంట్లో తద్దినం ఉందండి అని చెప్పి, ఓలాగా శుభం భూయా చాలా బాగుంది, ఈయన ఆశీర్వచనం చేశాడు. ఈ సేవ కూడా వెళ్ళి యజమానితో చెప్పాడు, ఆయన చాలా సంతోషించారండి, బాగుంది ఇలాగ చక్కగా జరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది అని ఆశీర్వచనం చేశాడు. అనేప్పటికీ ఈ మహాత్ములతో ఇదే సమస్య ఉండే, వీళ్ళకి కట్టుకుండా భోజనం పెట్టాలన్నా కూడా భయమే, సమయం సందర్భం లేకుండా ఆశీర్వచనమా అని ఇంకొకళ్ళని సలహా అడుగుతారు. ఎలాగ ఈ ఆశీర్వచనం ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఒక్కటే, మళ్ళీ వారం రోజులు ఆగి మళ్ళీ సరిగ్గా మంచి ఖరీదైనటువంటి భోజనం మళ్ళీ ఆయనకి పంపించు, పంపించి ఈసారి మా ఇంట్లో పిల్లవాడి జన్మ అయింది, లేకపోతే ఒక శుభకార్యమైంది అని చెప్పు, లేకపోతే శుభకార్యం చేసుకుని శుభకార్యం అయింది అని చెప్పు, అప్పుడు మళ్ళీ నీకు కరెక్ట్, నీకు రిక్వైర్డ్ ఆశీర్వచనం నీకు లభిస్తుంది అని అంటే మళ్ళీ వారం రోజుల మళ్ళీ క్యారేజ్, ఈసారి మళ్ళీ ఈ స్పెషల్ క్యారేజ్ చూసి, ఏమైందా వాట్ హ్యాపెన్ టుడే, దిస్ ఇస్ లుక్స్ టు బి వెరీ స్పెషల్, అంటే మా ఇంట్లో ఫలానా శుభకార్యమైనది, వాళ్ళకి ఎవరో పిల్లవాడు పుట్టినాడు, ఓ అలాగా అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఇలా చేసుకుంటారన్నమాట, చాలా సంతోషం, శుభం హుయాత్ ఇలా జరుగుతూ ఉండాలి అని మళ్ళీ ఇంకో ఆశీర్వచనం ఇచ్చాడు ఆయన. సో మహాత్ముడికి బర్త్ అండ్ డెత్ దే డోంట్ మీన్ ఎనీథింగ్, దే ఆర్ జస్ట్ టూ ఈవెంట్స్ విచ్ ఫాలో వన్ ఆఫ్టర్ అనదర్. సో బొమ్మ బొరుసు, యూ కెనాట్ హ్యావ్ ఎ కాయిన్ వితౌట్ వన్ ఆఫ్ దెమ్. కాయిన్ మీన్స్ బొమ్మ బొరుసు ఉండి తీరా. సో టూ సైడ్స్ ఉంటాయి. అలాగే లైఫ్ అంటే ఇట్ హ్యాస్ టూ సైడ్స్, బర్త్ అండ్ డెత్. యూ కెనాట్ హ్యావ్ వన్ ఆఫ్ దెమ్. సో ఇఫ్ డెత్ ఈస్ సచ్ ఎ ఇనెవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ బర్త్, దెన్ వై యూ ఫ్రెట్ అబౌట్ ఇట్ అండ్ వై యూ పుట్ ఏ నార్మ్ అబౌట్ ఇట్, హీ మస్ట్ లివ్ సో లాంగ్, హూ ఆర్ యూ టు సే దాట్, వై యూ షుడ్ సే దాట్, వై ఎక్స్పెక్టెన్సీ అన్నది ఎంత ప్రమాదమో చూడండి. నేను 80 ఏళ్ళు బతకాలి, అసలు మామూలుగా జాతకం చేయి చూపిస్తారు, నేను ఎంతకాలం బతుకుతానంటావు అని అడిగేవారు పూర్వం వాళ్ళు. ఇప్పుడైతే విదేశయానం ఉందా చేతిలోనూ అడుగుతున్నారు, అంటే మళ్ళీ సోషల్ వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి. పూర్వం వాళ్ళు కొంచెం జాతస్థంగా కొంచెం లాంగ్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారేమో అనిపిస్తుంది నాకు, నేటప్పుడు కొంచెం లాంజివిటీ కూడా తక్కువై ఉండడం కారణం. ఇన్ ఎనీ కేస్ అదేం వివేకం కాదు, పూర్వం వాళ్ళు ఇచ్చారు కదా అని అదేం వివేకం అనిపించుకోదు, అది కూడా అజ్ఞానంలో భాగమే. కాబట్టి హౌ లాంగ్ షాల్ ఐ లివ్, హౌ మెనీ చిల్డ్రన్ ఐ విల్ హ్యావ్, హా విల్ ఐ గో టు అమెరికా. సో యూ కెన్ గో టు అమెరికా, యూ హ్యావ్ టు వర్క్ అవుట్, ఇట్స్ ఎ వర్క్ అవుట్. you have to work out a procedure. Swamiji nannu adigaru, evandi you want to go to America? Ante nenu em maatladukona ala urukuna. In case you want to go to America, then you have to work it out carefully. Ani cheppanu. Adi ante, that is how it is. You try your luck and work it out, get some sponsorship letter from there, and then prepare a very well documented proof and all that, and approach in the right fashion, you may get visa, in which case you can go. Ticket double kuda ready pettukunte velochu. Deeni kosam jatakalu grahalu veetini vatini pettukoni peedinchadam enduku? So aa rakamga mana jeevithanni gurinchi oka wrong value system manam develop chesi pettukunnam ankonde, దాని వల్ల మనమే దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అలాగే మరణం విషయంలో కూడా. కాబట్టి గతాశూన్ అగతాశూన్శ్చ బతుకుండ బై ది విల్ ఆఫ్ ది హయ్యర్ పవర్ వీ లివ్ అండ్ బై ది విల్ ఆఫ్ ది హయ్యర్ పవర్ పీపుల్ డై. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ దిస్ డిస్కషన్ అస్యూమింగ్ దట్ దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ డెత్. ఇన్ఫ్యాక్ట్ ఒక మహాత్ముడు అన్నారు, వాట్ ఈజ్ డెత్? యు సే దెర్ ఈజ్ డెత్, యు టెల్ మీ వాట్ ఈజ్ ఇట్ దట్ డైడ్. ఇంతకుముందు మనమే చేశాం, లైఫ్, కాన్షియస్నెస్, రియాలిటీ, దే డోంట్ డై. దెన్ వాట్ ఈజ్ ఇట్ దట్ డైస్? అంటే బాడీ డైస్. బాడీ నెవర్ లివ్డ్. బాడీ ఎప్పుడు, ఇట్ నెవర్ లివ్డ్. కాబట్టి యూ కెనాట్ ఈవెన్ సే దట్ బాడీ డైస్. బాడీ జడం, అదే అది ఎప్పుడు బతికింది, అది బతికింది కాదు, అదే బాడీ బతికినట్టు మీకు అనిపించింది. ఎందుకని, దాంట్లో ప్రాణశక్తి ప్రకటమైనప్పుడు బాడీ బతికినట్టు అనిపించింది. ఇది ఎలాగంటే రెక్కలు తిరుగుతాయన్నట్టు. రెక్కలు తిరుగుతాయేటి? రెక్కలు తిరుగుతాయా? నేను రెక్కలు తీసుకొచ్చి పెడతాను, తిరుగుతాయేమో చూపించండి నాకు. రెక్కలు తిరగవు. అలాగే బాడీ జీవించదు. జీవ ప్రాణశక్తి దానికి జీవించినట్లుగా అనిపిస్తుంది. ఒకసారి భగవాన్ రమణ మహర్షికి ఒక దృశ్యం చూపించారు. ఎవళ్ళో ఒక ఆయన ప్రాణం పోతే నలుగురు ఆ వ్యక్తిని శవాన్ని మోసుకుపోతున్నారు. చుట్టూ వెనకాల ముందు జనం ఉంటారు. సో ఆ నలుగురు ఆయన చచ్చిపోయేటండి, అదిగో తీసుకెళ్తున్నారు అని ఆయనకి చూపించారు. ఆయన దూరం నుంచి చూసి ఆయన ఏమన్నారంటే, నాలుగు శవాలు ఒక శవాన్ని మోసుతున్నాయి అని చెప్పారు. అది సంగతి. కాబట్టి దేహము అది ఎప్పుడూ శవమే. దాంట్లో ఉండే ప్రాణశక్తి కారణంగా అది శవమైంది, కానీ ఆన్ ఇట్స్ ఓన్ అది ఎప్పుడూ శవమే. అది కాబట్టి శవం మరణించింది నా దుఃఖించడం. సో కేవలము మనకి ఆ నామరూపముల యందుండే ఆసక్తి అదియే దుఃఖహేతువు. నామరూపముల యందుండే ఆసక్తి, అహం ఏతేషాం ఏతే మమ అని భాష్యకారులు ఉన్నారే, తన చుట్టూ ఉండే కంపానియన్స్ని చూపించి నేను వీరి వాడను, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఈ దృష్టి, అదొక వాల్యూ సిస్టమ్. ఒక వాల్యూని మనం క్రియేట్ చేసుకుంటాము. దట్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ఇగ్నరెన్స్ అండ్ దట్ ఈస్ ది సింగిల్ కాజ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సారో. కాబట్టి సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితే సారోకి అవకాశమే లేదు. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితా, అంటే సమజ్దార్ లోగ్ శోక్ నహి కర్తే. పండితాహ మీన్స్ సమజ్దార్ లోగ్. నాను శోచంతి శోక్ నహి కర్తే. కేవలం నా సమజ్సేహి శోక్ హోతా హై. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. భాష్యం చూద్దాము. తథా చ సర్వప్రాణినాం శోకమోహాది దోషావిష్టచేతసాం స్వభావత ఏవ స్వధర్మ పరిత్యాగ ప్రతిషిద్ధ సేవా చ స్యాత్. సో నిన్న మనం చర్చ చేస్తున్నాము, అర్జునుడు తన కర్తవ్యాన్ని తాను చేయుటకు నిరాకరిస్తున్నాడు, తన ధర్మము కానిది ఇతరుల యొక్క ధర్మము, పరధర్మము, స్వధర్మము పరధర్మము. సో స్వధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని ఆచరించడంలో ఉత్సాహాన్ని చూపించకూడదు. ఇది ఒక వీక్నెస్ ఆఫ్ మైండ్. మైండ్ యొక్క వీక్నెస్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ సెక్షన్లో ఉన్నవాడు ప్రొడక్షన్ సెక్షన్లోకి వెళ్ళి చూడాలని వాడికి ఉత్సాహం ఉంటుంది. చూడడం వరకు తప్పులేదు, హీ ఇంటర్ఫియర్స్ దేర్ ఆల్సో. ఈ ప్రొడక్షన్లో ఉన్నవాడు ఫైనాన్స్లో ఎలా ఉంటుందో చూడాలని వాడు అనుకుంటాడు, అంతటితో ఆగదు. ఈ ప్రొడక్షన్లో ఉన్నవాడు ఏమంటాడంటే, ఫైనాన్స్ పీపుల్ మీరు లక్కీ పీపుల్ అంటాడు. అంటే తను చేసే పని మోస్ట్ అన్లక్కీ థింగ్, అండ్ ఎదరవాడు చేసే పని చాలా మంచిది. ఫైనాన్స్ వాడు ఏమంటాడు, మీ ప్రొడక్షన్ పీపుల్ లక్కీ అంటాడు. ఇది ప్రతి కంపెనీలోనూ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అని ఉంటుంది. టెక్నికల్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ మీద అసూయ కలిగి ఉంటారు. యాజ్ ఎ గ్రూప్ దే ఆర్ జెలస్ ఆఫ్ ది అదర్ గ్రూప్. తర్వాత ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు దే ఆర్ జెలస్ ఆఫ్ యూనివర్సిటీ పీపుల్, అకాడమిక్ పీపుల్. అండ్ అకాడమిక్ పీపుల్, నేను ఐ కుడ్ అండర్స్టాండ్ దాట్, బికాస్ యూనివర్సిటీ మీన్స్ ఇట్ ఈస్ సపోజ్ టు వర్క్ 180 డేస్ పర్ ఇయర్ విచ్ ఈస్ హ్యాఫ్, అండ్ దే వర్క్ నాట్ మోర్ దాన్ 95 డేస్ ఆల్సో పెర్ ఇయర్ విచ్ ఇస్ అనదర్ హ్యాఫ్. అండ్ ది డే దే వర్క్ దే గో టు ది యూనివర్సిటీ ఎట్ 11 o'clock, అండ్ దే లీవ్ ది యూనివర్సిటీ ఎట్ 3 o'clock. ఐ నో, నోబడి నోస్ బెటర్ దాన్ మీ. ఐ వాజ్ అ యూనివర్సిటీ బమ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఐ నో. సో కాబట్టి అకాడమిక్ పీపుల్ దే షుడ్ బి హ్యాపీ, బట్ దెన్ దే ఆర్ జెలస్ ఆఫ్ ఇండస్ట్రీ. అసలు జెలస్ అంటే అర్థం ఏంటి? స్వధర్మమునందు న్యూనతాభావము, పరధర్మమునందు శ్రేష్టభావము. అసలు మనిషి ఆధ్యాత్మికం ఉన్నదని ఎన్నడూ సాధించలేడు. అలా గృహస్థు సన్యాసిని చూసి అబ్బా ఏమి పుణ్యాత్ముడురా, ఏమి అదృష్టవంతుడురా అనుకుంటాడు. సన్యాసం అంటే దూరం నుంచి చూస్తే అలాగే ఉంటుంది. బిల్లులు కట్టక్కర్లేదని వీడి అభిప్రాయం. సన్యాసి కూడా బిల్లులు కట్టాలి. ఆధునిక జీవితకాలం ఎలాంటిదంటే సన్యాసి కూడా బిల్లులు కట్టాలి. ఎటు వచ్చి సన్యాసి బిల్లులు కట్టడానికి క్యూలో వాడు వెళ్ళి నిలబడితే బాగుండదు, అంచేది ఎవడనో పట్టుకుని కట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరాధీనత ఇది నెవర్ ఎండింగ్ పరాధీనత. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మనం అసలు ఏ బిల్లులు కట్టక్కర్లేని రోజు ఏదైనా ఉంటుందా అసలు అని అనిపిస్తుంది. ఎప్పుడూ పరాధీనత, ఎవరితో ఫోన్ చేస్తూ ఉన్నాం వాడిని బతుకుని అడుగుతూ ఉంటాం, వాడిని రిక్వెస్ట్ చేయటం, వాడు ఎందుకు చేయాలి, అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఓన్లీ హీ హ్యాస్ టు డూ. సో ఈ పరాధీనత అనేది గృహస్థులకి తప్పదు, సన్యాసులకి తప్పదు. గృహస్థ అయితే ధైర్యంగా వెళ్ళి క్యూలో నిలబడచ్చు, ఈ నీడ్ నాట్ ఫీల్ సెల్ఫ్ కాన్షియస్ అబౌట్ ఇట్. సన్యాసికి ఆ ఫ్రీడమ్ కూడా లేదు నిజానికి. కాబట్టి సో అలాగని నేను ఇప్పుడు మీ గురించి జలస్ అయినట్టుగా ఉంటాను. చెప్పినా కదా రివర్స్, సన్యాసి సర్ జలస్ ఆఫ్ గృహస్థాస్, గృహస్థ సర్ జలస్ ఆఫ్ సన్యాసిస్. శ్రీకృష్ణుడు అంటాడు డోంట్ బీ దాట్. అలా జలసీ ఎందుకు వచ్చిందంటే స్వధర్మం మీద న్యూనభావము, న్యూనత అంటే ఇది తక్కువది, పరధర్మం మీద గొప్పత. సో అర్జునుడు అదే అన్నాడు కదా, నా డ్యూటీ నేను చేసినట్లయితే రక్తం పడిపోతుంది, యుద్ధరంగం అయిపోయింది, ప్రారంభవశాత్తు మరి ఆ సందర్భం అలాంటి వాడు డ్యూటీ వాడు చేస్తే వీడి రక్తమైనా చిందించినట్టు అవుతుంది, ఎదరవాడి రక్తమైనా చిందించినట్టు అవుతుంది. డాక్టర్ ఇప్పుడు సర్జన్ ఉన్నాడు అనుకోండి, సర్జన్ డ్యూటీ చేస్తే మరి నా రోజు 4-5 వాడిని కోస్తూ ఉంటాడు. హాఫ్ వీడు పాథాలజిస్ట్ డ్యూటీ చేశాడు అనుకోండి, రోజు 3-4 శవాలను కట్ చేస్తూ ఉంటాడు. సో శవం ముట్టుకుంటే సహస్ర గాయత్రి చేయాలని నీతి ఎవడైనా చెప్పాడు అనుకోండి, వీడు రోజు సహస్ర గాయత్రి చేయడానికి చాలా టైం, ఒక్కొక్క శవానికి ఒక సహస్ర గాయత్రి చెప్పిన రోజు ఎంత చేస్తాడు. కాబట్టి స్వధర్మము శ్రేయస్కరము, దాని ఎందు న్యూనతాభావం ఉండరాదు, పరధర్మమునందు శ్రేష్టత్వ భావన ఉండరాదు. వాడికి అది శ్రేష్టం, నాకు ఇది శ్రేష్టము అని అర్థం చేసుకోవాలి. ఈ స్వధర్మమునందు న్యూనత, పరధర్మమును చూస్తే ఒక ఆకర్షణ ఎందుకు వస్తుంది మనిషి కంటే, అర్జునునికి వచ్చిందండి. అది ఎందుకు వచ్చింది అర్జునునికి? శోకమోహాలను బట్టి వచ్చింది. మనం చూసాం శోకమోహములు వాడి యొక్క వివేక విజ్ఞానాన్ని తిరస్కరి త్రోసిపుచ్చినవి. శోకమోహాభ్యాం అభిభూత వివేక విజ్ఞాన, అంచేతనే స్వధర్మమును విడిచిపెట్టేసి పరధర్మాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడైనా. కాబట్టి అంతటితో కాంటెక్స్ట్ ఆఖరు. ఆ కాంటెక్స్ట్ నుంచి వచ్చే సందేశం ఏమిటంటే, సర్వప్రాణినాం సకల మానవులు కూడా ఏ సందర్భంలోనూ శోకమోహాది దోషావిష్ట చేతసాం, వాళ్ళ యొక్క బుద్ధి, చేతస్సు అంటే బుద్ధి, శోకమోహములతో నిండి ఉన్నట్లయితే, శోకము మోహము కనుక ఉన్నట్లయితే వాడు తప్పనిసరిగా స్వధర్మాన్ని పరిత్యాగం చేసి ప్రతిషిద్ధ సేవ చేస్తాడు. ఏది చేయకూడదో దానిని చేస్తాడు, ఏది తాను చేయాలో దానిని మానేస్తాడు. సో ఇప్పుడు ఈ ఆఫీస్ ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాల్సిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఆ శోకమోహము ఏదో శోకం ఉంటుంది, ఏదో మోహము అంటే డెల్యూషన్, భ్రాంతి, అజ్ఞానం. సో ఏదో కొంత డిఫికల్టీ ఉంటుంది, ఏదో ఇంట్లో వాళ్ళు ఆరోగ్యం బాగోలేకపోవడం ఏదో ఉంటుంది, దానివల్ల ఏదో కొంత అజ్ఞానము దానికి తోడై వాడు ఏం చేస్తాడంటే రాత్రిపోయి అక్కడో తాగిదండనాలు ఆడతాడు. మొన్నటి పొద్దున డ్యూటీకి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళగలుగుతాడు రాత్రి తెల్లవారులో నిశాచరులు అంటారు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటే నిద్రపోకుండా మొన్నటి డ్యూటీ ఎలా చేస్తారు? డ్యూటీ పొగలు ఉంటుంది, జనరల్గా పొగలు డ్యూటీ ఉంటుంది, రాత్రి ఏమో నిద్రపోయినట్లయితే పొగలు డ్యూటీ చేయగలుగుతుంది. రాత్రి ఏదో శోకమోహాల్లో పడి నిద్రపోకపోతే పొగలు డ్యూటీ ఏం చేస్తాడు? సో డ్యూటీ స్కిప్ చేయడం ప్రారంభిస్తాడు, డ్యూటీ నుంచి జారిపోతూ ఉంటాడు. డ్యూటీ నుంచి జారిపోయి ఎదరవాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటాడు, దాంతో సమస్య మరింత జటిలమవుతుంది. ప్రతిషిద్ధ సేవ, డ్యూటీ ఎప్పుడైతే మానేశాడో తాను చేయకూడని పనులను చేస్తూ ఉంటాడు. పాఠాలు చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థి స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్ళి టీచర్స్ క్లాసెస్ అటెండ్ చేస్తుంటే వాడు మంచి మార్గంలో ఉంటాడు. వాడు అవి మానేశాడు అనుకోండి, తను చేయాల్సిన పనులు, యూనివర్సిటీ విద్యార్థులు తాము చేయాల్సిన పని తాము మానేశారనుకోండి, ల్యాబొరేటరీలో పనిచేసుకోవటం మానేశారనుకోండి, ఎక్కడుంటారు? బార్లలోనూ అయితే పబ్బుల్లోనూ తిరుగుతూ ఉంటారు. కనుక మానవుడు శోకమోహములకు బానిస అయ్యి వివేకాన్ని కోల్పోయి తాను చేయాల్సిన ఆ కర్మధారను చూసారా, జ్ఞానధార ఎప్పుడైతే గడబడి వచ్చేసిందో ఆ కర్మధారలో కూడా దోషం వచ్చేస్తుంది. డ్యూటీ చేయటం మానేసి తనకి సంబంధం లేనిది తను చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. సో ప్రతిశుద్ధ సేవాచ స్యాత్. ఇదొకటి చాలా ప్రధానమైన అంశం. సాధారణంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే తను ఉంటున్న ప్రొఫెషన్ మారాలి అనే అదొక ఆలోచన, తను చేస్తున్న ఉద్యోగం ఇప్పుడు ఇంకో చోట ఇక్కడి నుంచి ఇంకో చోట వెళ్ళి చేయాలని, లేకపోతే ఇంకో చోట ఉన్నవాడు ఇక్కడికి రావాలి, అమెరికాలో డాక్టర్లు ఇండియా రావాలనుకుంటారు, ఇండియాలో డాక్టర్లు అమెరికా వెళ్ళాలనుకుంటారు, ఇండియాలో ఉన్నవాళ్ళు హాఫ్ ఏ ఛాన్స్ ఇస్తే అట్లాంటిక్ సముద్రాన్ని ఈదేసి కూడా అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు, అమెరికాలో ఉన్నవాళ్ళు ఇండియా వెళ్ళిపోతే బాగుండుమో అని ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇండియా వచ్చేయాలి. సో ఈ దృష్టికోణం చూసారా, అది సరైన దృష్టికోణం కాదు. ఏదైనా సరదాగా వెళ్ళాలని అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలనుకున్నా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నా, యాజ్ ఏ సింపుల్ విష్ ఈజ్ ఓకే, బట్ ఇట్ బైండ్స్ పీపుల్. తను ఉన్న స్థానము, తను ఉన్న దేశము, కాలము, సో తను చేస్తున్న కర్మ, ఇవి మూడు ఉన్నాయి కదా. మానవుల యొక్క లక్షణం ఎలా ఉంది ఇప్పుడు? తను ఉన్న స్థానము ఎందుకు పనికిరాంది? గ్రామంలో ఉన్నవాడు సిటీలో ఉంటే బాగుండు అని వాడు అనుకుంటాడు, సిటీలో ఉన్నవాడు గ్రామాల్లో ఉంటే బాగుండును అని వీడు అనుకుంటాడు. అంచేతనే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ మూమెంట్ టు సబర్బ్స్. సబర్బ్స్ మూమెంట్ చాలా పెద్ద మూమెంట్, ఎందుకంటే సబర్బ్ ఇట్ ఈస్ లైక్ ఎ విలేజ్. ఎస్పెషల్లీ యుఎస్లో అట్లాంటా, న్యూయార్క్ మొదలైన సిటీస్లో డౌన్ టౌన్ ఏరియాస్లో రెంటల్ వాల్యూస్ ఘోరంగా పడిపోయాయి. మీకు సబర్బ్లో ఇల్లు అద్దెకి కావాలంటే దొరకదు, అబిడ్స్లో మీకు ఇల్లు అద్దెకి కావాలంటే నాదో చెప్పండి నేను ఇప్పిస్తాను. మీకు అబిడ్స్లో ఫ్లాట్ అద్దెకి కావాలంటే రీజనబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. మీరు అదే ఏ వెంకటరావు నగరం లేకపోతే ఎర్రగడ్డ వెళ్ళి మీకు ఫ్లాట్ అద్దెకి కావాలంటే చాలా కష్టం, ఎందుకంటే డౌన్ టౌన్ ఏరియాస్లో ఘోరంగా పడిపోయాయి రెంటల్ వాల్యూస్. ఎందుకంటే పీపుల్ దే వాంట్ టు మూవ్ అవే టు విలేజెస్, విలేజ్లో పీపుల్ దే వాంట్ టు కమ్ టు సిటీస్. అంటే తనున్న స్థానము కంటే ఏ స్థానమైనా చాలా గొప్ప స్థానము అని వీడి అభిప్రాయం. ఇది పెద్ద అజ్ఞానం. ఇంకా తనున్న కాలము ఏమిటో, మనం 100 ఏళ్ల క్రితం పుట్టుండాల్సింది అని చాలామంది అనుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో అయితే ఏదో చక్కగా ఎంతో బాగుండేది, చుట్టూ అడవులు ఇవి ఉండేవి అనో, ఏదో ఎవరి సంస్కారం వాడిది, కొన్ని పాయింట్లు కరెక్టే అవ్వచ్చు కానీ అర్థం లేని ప్రసంగం కదండి. తనున్న కాలం ఏదో ఒకటి ఉంది, ఈ కాలంలో మనం ఉన్నాం, ఈ కాలము శ్రేష్టమైనది. ఇది చాలా పిదపకాలం వచ్చేసిందండి, కలికాలం అండి, త్రేతాయుగంలో పుట్టుండాల్సింది అని త్రేతాయుగాన్ని వీడు వర్ణిస్తూ ఉంటాడు. త్రేతాయుగాన్ని వర్ణిస్తే మనకేమొచ్చింది? మనం ఉన్న కాలాన్ని మనం మన మటుకి మనం త్రేతాయుగంగా మార్చుకోవాలి, కృతయుగంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఉన్న కాలమే శ్రేష్టమైన కాలము, నేను ఉన్న దేశమే శ్రేష్టమైన దేశము, నేను చేస్తున్న విహిత కర్మ అంటే డ్యూటీ ఏదైతే కలదో అది ఏ శ్రేష్టమైన డ్యూటీ కర్మ. ఈ సత్యాన్ని వాడు గుర్తించాలంటే వాడు శోకమోహములకు అతీతంగా ఉండాలి. ఎందుకంటే శోకంలో ఉంటే ఈ స్థానంలో ఉండబట్టి శోకం వచ్చింది, ఈ స్థానం కాకుండా ఆ స్థానంలో ఉంటే శోకం ఉండదు అని వీడు భ్రమపడుతూ ఉంటాడు. వీడు శోకాన్ని స్థానానికి కనెక్షన్ పెడతాడు, శోకాన్ని కాలానికి కనెక్షన్ పెడతాడు, శోకాన్ని అజ్ఞానానికి కనెక్షన్ పెట్టుకోవాలి. కనుక స్వధర్మమునందు ప్రేమ, పరధర్మమునందు అసూయ లేకుండా ఉండటం కోసం. పరధర్మాన్ని నిందించమనే అభిప్రాయం కాదు, మనకు అక్కర్లేదు, అది దాని గురించి వాల్యూ డెవలప్ చేసుకోకూడదు, స్వధర్మం గురించి వాల్యూ డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద సందేశం, గీతలోని సందేశం. అదే అంటున్నారు శంకరులు. ఈ సందేశం మనకి అర్జునుని యొక్క శోకమోహాలను బట్టి ఆ విశ్లేషణను బట్టి మనకి లభించినది. తర్వాత స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాంగ్మనఃకాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్విక ఏవ సాహంకారాచ భవతి. అంటే ఇక్కడ శంకరులు ఏం చేస్తున్నారంటే మానవ జీవితంలో ఉండేటువంటి దోషాలను జాగ్రత్తగా వర్ణించుకొస్తున్నారు. ముందు అన్నిటికంటే పెద్ద దోషం చెప్పారు. అన్నిటికంటే పెద్ద దోషం ఏమిటంటే స్వధర్మమునందు నిరాదరణ, న్యూనతాభావన, పరధర్మము గొప్పదనే ఫీలింగు. పరధర్మం గొప్పదనుకోవడంలో తప్పు కాదు, పరధర్మం గొప్పది కాబట్టి ఆ ధర్మంలో ఉన్నవాడిని చూసి వీడు అసూయ పడతాడు. అది పరధర్మం గొప్పదంటే అభిప్రాయం అది. కాబట్టి స్వధర్మమునందు న్యూనత, పరధర్మమునందు ఉత్కృష్ట భావన. ఆ ధర్మం గొప్పదనే భావన వాడికి ఉండాలి, వీడికి అనవసరం, వాడి లెవెల్లో అది గొప్పదే. ఈ రెండు కాంబినేషన్లో ఏమవుతుంది, స్వధర్మాన్ని నెగ్లెక్ట్ చేసేసి పరధర్మం కోసం ప్రాకులాడే స్థితికి వీడు చేరుకుంటాడు. అది ఒక పెద్ద దోషం. మీరు పుణ్యం బాగుండి ఆ దోషంలో పడిపోకుండా మీ డ్యూటీ మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలామంది అలా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన వర్ణన ఇది అందరికీ వర్తించదు. అర్జునుడు కూడా ఆ సమయంలో వాడు ఆ వ్యామోహంలో కూడా అలా ఉన్నాడు. కానీ పాపం అర్జునుడు కూడా అంతవరకు స్వధర్మాన్ని నిష్ఠగా చేసిన వాడే. ప్రతివాడు తన ధర్మాన్ని తాను చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఒక మూమెంట్ ఆఫ్ వీక్నెస్లో పరధర్మమునందు ప్రేమ, స్వధర్మమునందు హీనభావన కలగచ్చు. కాబట్టి స్వధర్మాన్ని జాగ్రత్తగా అనుష్ఠించి వాళ్లలో వాళ్ళ సంగతి కొద్దాం, అంటే వన్ స్టెప్ బెటర్. కాబట్టి అదే అంటారు స్వధర్మే ప్రవృత్తానామపి. స్వధర్మమునందు ముందుకు సాగే వాళ్ళలో కూడా వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ యొక్క యాక్షన్, లైఫ్ ఆఫ్ యాక్షన్, నేను మీకు ముందే ఒక ఫార్ములా చెప్పాను, కర్మధార జ్ఞానధార అని రెండింటికి సింక్రనీ ఉండాలి. సో రెండింటికి సింక్రనీ లేకపోతే అన్నీ సమస్యలే. సో ఈ కర్మ పరధర్మంలో కాకుండా స్వధర్మంలోనే ఉన్నాడు, స్వధర్మంలో ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తన అంటే మూడు ఉంటాయి, వాక్కు, కాయము, మనస్సు. ఇది ఆ విధంగా అనలైజ్ చేసుకోవటం మంచిది, ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం కూడా మంచిది. ఎలాగంటే మీ థాట్ ఎలా ఉందో మీరు చూసుకోవాలి. మీ థాట్లో దోషం కనపడింది అనుకోండి, తక్కువనే ఆ దోషాన్ని గుర్తుపట్టాలి. మీ మాటలో దోషం కనపడింది అనుకోండి, అది గుర్తుపట్టాలి. మాట నోట్లోంచి రాకముందు గుర్తుపట్టేలా మీరు అదృష్టం ఉంది, ఆ మాటని వెనక్కి తీసుకోవచ్చు. అలా అవుతుంది చాలాసార్లు, ఒక పదం ఉచ్చరించబోయి అదే ఇది అప్రాప్రియేట్ కాదని అలర్ట్నెస్ ఉండి అనుకున్నారనుకోండి, అది ఉచ్చరించడం మానేస్తారు. ఒకవేళ ఉచ్చరించిన తర్వాత అయ్యో అని నాలుగు ఖర్చుకున్నారనుకోండి, పశ్చాత్తాప పడితే మళ్ళీ అటువంటి పదప్రయోగం చేయకుండా ఉంటారు. పరుషంగా మాట్లాడారు, అయ్యో పరుషంగా మాట్లాడడం అవసరం, తప్పు పని చేసాం అనుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా పొరపాటు తగ్గుతుంది. కాబట్టి వాక్ వ్యాపారము, వాక్కుతో చేసే వ్యాపారం మీద చక్కటి నిఘా పెట్టుకుని ఉండాలి. నిఘా అంటే సహజంగా వచ్చేస్తుంది, కొంచెం ముందు కొత్త సాధన చేస్తే తర్వాత సహజంగా అయిపోతుంది. తర్వాత చేతులతోటి కాళ్ళతోటి చేసే పని, ఇంద్రియములు, కర్మేంద్రియములతో చేసే స్థూల కర్మ ఉంటుందే, దాని విషయంలో కూడా ఒక నిఘా ఉండాలి. కాబట్టి ఈ మూడింటి యొక్క ప్రవృత్తి కూడా స్వధర్మంలో ఉన్నవాళ్లే, వాళ్ళలోనే మూడు ప్రవర్తిస్తున్నాయి. అంటే వాడి థాట్ ఎలా ఉంటుంది, స్వధర్మానికి అనుకూలంగా ఉంటుంది, వాడి మాట ఎలా ఉంటుంది? స్వధర్మానికి అనుకూలంగా మాట్లాడతాడు. చేష్ట ఎలా ఉంటుంది? స్వధర్మానికి అనుకూలంగా ఉంటుంది. ఒకతను ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాడు. ఎప్పుడు అనేవాడు నాతోటి, ఈ కుమార్ ల్యాబొరేటరీ అండి, హవాసనలు పొద్దున వెళ్తే సాయంకాలానికి వస్తాం. నేను ఎప్పుడు కోపపడేవాడు. నువ్వు ల్యాబొరేటరీని నువ్వు తిట్టేవంటే అది నీకు, నువ్వు హాని చేసుకుంటున్నావు, ద్రోహం చేస్తున్నావు, నీకు అన్నం పెట్టేటువంటి సంస్థకి ద్రోహం చేస్తున్నావు. ల్యాబొరేటరీని ఎప్పుడూ తిట్టాడు. ఎందుకంటే ల్యాబొరేటరీలో పనిచేసి భక్తి తెచ్చుకుని సమాజంలో ఒక సోషల్ స్టేటస్ని మనం పొంది, మనకి ల్యాబొరేటరీ అంటే అది టెంపుల్, అది దేవాలయం, దాన్ని తిట్టు.